ఎనిమిది కల్మషగ్ని సం ధా కల్మషాని పాపాని హంతి నాసేతితి కల్మత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి ఇతి షగ్ని అహం భగవద్వచనాత్. అథనా వేదాంత మహావాక్యజన్య సాహిత్కార రూప బ్రహ్మ విద్యా జానజ్ఞః సర్వకర్మాణి భస్మసాత్కు మతే తథా ఇతి స్మృతే నా పాపం శ్లోకం శృణోతి ఇతి శ్రుతేశ్చ ఓం కల్మషమ్నే నమః. ఆం వి కల్మషము లనగా పాపములు. వానినెల్ల నశింపజేనదిగాన కల్మషఫ్ని యను నామము పరమేశ్వరి యందన్వర్ధము. అహం త్వా సర్వపాపేభ్యయను చూసీతలో శ్రీకృష్ణు భగవానుడు నేను నిన్ను సర్వపాప విముక్తుని గావించదనని యభయమిచ్చియున్నాడు. దేవి నైష్ణవీ శక్తి ఎగుటచే సర్వపాప విమోచకత్వరూప ధర్మము పరమేశ్వరి యందుగూడ సంగతమే. శంకర భాష్యం అథవా ఆ జగన్మాత తత్వమస్యాది వేదాంత మహానొందిన జ్ఞాని పాపవార్తను వినడని శృతి ఘంటాపథముగా చెప్పుచున్నది. కావున పరాదేవి అహంకార మమకారాదులను కామక్రోధాదులను అవిద్యాకామకర్మలను దూరాపాస్తమొనర్చి భక్తుని శుద్ధ బ్రహ్మ విద్యాస్వరూపునిగా జేయునది ఎగుటచే ఆ కల్మషగ్నీయను నామముతో ఆమె యొక్క గుణగానము చేయబడుచున్నది. వాక్య శృణ మననాదుల వలస గలిగిడి యపరోక్ష సాక్షాత్కార రూప బ్రహ్మ విద్యా స్వరూపము గలది ఎని చెప్పనచ్చును. బ్రహ్మపరోక్ష సాక్షాత్కారము నొందిన నిష్ఠులకు కల్మషములనసవి యుండనే యుండవు. జ్ఞానాగ్ని సర్వకర్మాణి యను శృతి నచనము వలన జ్ఞానాగ్ని చేతతి సర్వకర్తలు తత్ఫలములు భాస్త్రీభూతలములగునని తెలియచున్నది. ఇంతియేగాదు న సపాపం శ్లోకరం శృణోతి ఎనుచు సచ్చిదానందాద్వితీయ బ్రహ్మపరోనుభూతి జ్ఞాన